ద్వీయస్యామితో దివిశోమాసీత్ గంగాయత్ర్యాహరత్ తస్య పర్ణమక్షిద్యత తత్పర్ణో భవత్ తత్పర్ణస్య పర్ణత్వం బ్రహ్మ వై పర్ణః యత్పర్ణశాఖయా వత్సానపాకరోతి బ్రహ్మణైవైనానపాకరోతి గాయత్రో వై పర్ణః గాయత్రా పశవః తస్మాత్రేణి త్రేణి పర్ణస్య పదాశాని త్రిపదా గాయత్రీ యత్పర్ణశాఖయాగా ప్రార్పయతి స్వగేవైనా దేవతయా ప్రార్పయతి యం కామయేతా పశుస్యాదితి అపర్ణాం తస్మై శుష్కాఘ్రామాహరేత్ అపశురేవ భవతి యం కామయేత పశుమాన్ స్యాదితి బహుపర్ణాం తస్మై బహుశాఖామాహరేత్ పశుమంతమేవైనం కరోతి యత్ప్రాచీమాహరేత్ దేవలోకమభిజయేత్ యదుదీచేయం మనుష్యలోకం ప్రాచీముదీచీమాహరతి ఉభయోలోకయోరభిజిత్యై విషేత్వేత్యాహ విషమేవోజ్ఞం యజమానే దధాతి వాయవస్థేత్యాహ వాయుర్వా అంతరిక్షస్యాధ్యక్షాః అంతరిక్షదేవత్యాః ఖలు వై పశవః వాయవయేవైనాన్ పరిదధాతి ప్రవాయేనానేతదా కరోతి యదాహ వాయవస్థేత్య వాయవస్థేత్యాహ యజమానాయై పశూనుపహ్వయతే దేవో వత్సరితా ప్రార్పయత్యుక్త్యాహ పశూకై శ్రేష్ఠతమాయ కర్మణ ఇత్యాహ యజ్ఞో హి శ్రేష్ఠతమం కర్మ తస్మాదేవ మాహ ఆప్యాయధ్వమగ్నియా దేవ భాగమిత్యాహ వత్సేభ్యశ్చ వాహేతా పురా మనుష్యేభ్యశ్చాప్యాయంత దేవేభ్యైనా ఇంద్రాయాప్యాయతి ఊర్జస్వదే పయస్వదేరిత్యాహ ఊర్జగం హి పయః సంభరంతి ప్రజావతీరణమేవా యక్ష్మా ఇత్యాహ ప్రజాద్యై మావస్తేనయేషమాఘజగం సగిత్యాహ గుప్త్యై రుద్రస్య పరిభావనక్విత్యాహ రుద్రాదేవేనాస్త్రాయతే ధ్రువాస్మిన్ గోపతో స్యాద్ బహ్వేరిత్యాహ ధ్రువాదేవాస్మిన్ బహ్వే కరోతి యజమానస్య పశూన్ బాహేత్యాహ పశూనాం గోపీతాయ తస్మాత్ సాయం పశవ ఉపసమావర్తంతే అనధః సాధయతి గర్భాణాం ధృత్యా ప్రపాదాయ తస్మాద్ గర్భాప్రజానామ ప్రపాదుకాః ఉపరేవ నిదధాతి ఉపరేవ హి సువర్గో లోకః సువర్గస్య లోకస్య సమష్ట్యై దేవస్య త్వాదవిదః ప్రసవయుక్తశ్వపరుషమాదత్తే ప్రసూర్యై అశ్వినా బాహుభ్యామిత్యాహ అశ్వినో హి దేవానామధ్వర్యో ఆస్తాం ఓష్మాహస్తాభ్యామిత్యాహ యజ్ఞై యో వావోషధే పర్వశో వేద నైనాశ్వహినస్తి ప్రజాపతిర్వావోషధే పర్వశో వేద సయేనానహినస్తి అశ్వపశ్వాబలిరచ్చైతి రాజాపత్యో వాశ్వస్తయో నిత్వాయ ఓషధీనామహింసాయై యజ్ఞస్య ఘోషదధీత్యాహ యజమానగేవలయం దధాతి ప్రత్యష్టకం రక్ష ప్రత్యష్టారాతనిత్యాహ రక్షసామపహత్యై ప్రేయమగాద్ధిజనా బలిగలక్షేత్యాహ విద్యావేధిజనా విద్యైవేన దచ్చైతి మనునా కృతా స్వధయా విదష్టేత్యాహ మానవేహి పరుజస్వధా కృతా తావహంతి కవయ పురస్తాదిత్యాహ శుశ్రువాగం సో వై కవయః యజ్ఞ పురస్తాద్ ముఖత ఏవ యజ్ఞమారభతే అథో యదేతదుక్త్వా యదః కుతశ్చాహరతి తద్వాచ్యాయేవ దిశో భవతి దేవేభ్యోజిష్టమిహ బరిహిరాసన ఇత్యాహ బరిహిట సమర్థ్యై కర్మణోన పరాధాయ దేవానాం పరిశూతమసీత్యాహ యద్వాగిదం కించ తద్దేవానాం పరిశూతం అథో యథావశ్యతే ప్రతి ప్రోచ్యాహేతం కరిష్యామీతి ఏవమేవ తదధ్వర్యు దేవేభ్య ప్రతి ప్రోచ్య పరిహృతాది ఆత్మనోహింసాయి యావదస్తంబాన్ పరిదిశేత్ యద్దేశాముచ్ఛిద్దుష్యాత్ అరిదద్దిగ్గస్య రేచయేత్ ఏకగ్గస్తంబం పరిదిశేత్ సకం సర్వం దాయాత్ యజ్ఞశ్చానతిరేకాయ వర్షవర్ధమసేత్యాహ వర్షవర్ధావోషధయః దేవపరిహరిత్యాహ దేవేభ్యేవేణత్కరోతి మహాత్మాన్మన్మాధవ్యమిత్యాహాయుంసాయి పర్వదేనాధ్యాసమిత్యాహధ్యే ఆచ్ఛేత్తాదేమాయుషమిత్యాహ నాస్యాత్మనోమీయతే యేవం వేద దేవపరిశతవర్షం విలోహేత్యాహ ప్రజావేపరిః ప్రజానాహం ప్రజననాయ సహస్రవర్షా విప్రయగం హేమేత్యాహ ఆశిషమే వేతామాశాస్తే పృథివ్యా సంప్రజ పాహేత్యాహ ప్రతిష్ఠిత్తే అయుంగాయుంగాన్ముష్పేన్ననోతి విచనత్వాయ ప్రజాత్యే సుసంభృతా సంభరామేత్యాహ బ్రహ్మణేవేనత్సంభరతి అదిత్యేరాస్నాదేత్యాహ ఇయం వా అతిథిః అస్యాేవేనద్రాస్నానాం కరోతి ఇంద్రాన్నే సన్నహన విద్యాః ఇంద్రాణీ వా అగ్రే దేవతానాగం సమనశ్యత సాధ్నోర్ధ్యే సన్నశ్యతే ప్రజా వై బలిః ప్రజానామపరావాపాయ తస్మాత్ స్నావసంతత ప్రజా జాయంతే ఊషాతే గ్రంథిం గ్రంథాత్విత్యాహ పుష్టిమేవ యజమానే దధాతే సదేవాస్థాదిత్యాహాయుంసాయే పశ్చాత్ప్రాంశముపగూహతే పశ్చాద్వై ప్రాచీనగుమ్రేతోధీయతే పశ్చాదేవాస్మై ప్రాచీనగుమ్రేతో దధాతి ఇంద్రశ్చత్వా బాహుభ్యాముప్యక్షయిత్యాహ ఇంద్రియమేవ యజమానే దధాతి బృహస్పతేర్మూర్ధ్నాహరామేత్యాహ బ్రహ్మవై దేవానాం బృహస్పతిః బ్రహ్మణే వైనద్ధరతి ఉర్వందరక్షమన్విహేత్యాగత్యై దేవంగమసేత్యాహ దేవానేవైనద్గమయతి అనధస్సాదయతి గర్భాణాం ధృత్యా ప్రపాదాయ తస్మాద్గర్భాః ప్రజానామ ప్రపాదుకాః ఉపరే వనిదధాతి ఉపరే వని సువర్గో లోకః సువర్గస్య లోకస్య సమష్ట్యే పూర్వేర్ధ్యరధ్మా పరిహకరోతి యజ్ఞమేవారభ్య గృహేత్వోపవసతి ప్రజాపతిర్యజ్ఞమసృజత తస్యోఖే అస్త్రగుంధేతాం యజ్ఞోగే ప్రజాపతిః యత్సాన్నాయోగే భవతః యజ్ఞస్యైవదుఃఖే ఉపదధాత్యప్రస్రగుంసాయ శుంధ్వందేవ్యాయ కర్మణే దేవయజ్ఞాయ ఇత్యాహ దేవయజ్ఞాయ ఏవైనాని శుంధతి మాతరిష్మనో కర్మోసీత్యాహ అంతరిక్షం వై మాతరిష్మనో కర్మ తేషాం లోకానాం విధృత్యై ద్యౌరథ పృథివ్యసీత్యాహ దివశ్చక్రేలా పృథివ్యా సంభృతా యసుఖా తస్మాదేవమాహ విశ్వధాయాసి పరమేణ ధామ్నేత్యాహ వృష్టిర్వై విశ్వధాయాః వృష్టిమేవావరుంధే త్రిగుమస్తమాత్పాదిత్యాధృత్యై వసూనాం పవిత్రమసేత్యాహ ప్రాణావై వసవః తేషాం వా ఏతద్భాగధేయం యత్పవిత్రం ఏభ్యగేవైనత్కరోతి శతధారకం సహస్రధారమిత్యాహ ప్రాణేష్వేవాయుర్దధాతి సర్వత్వాయ త్రివత్పరాశాఖాయాంతర్భమయం భవతి త్రివద్వై ప్రాణః త్రివదమేవ ప్రాణం మధ్యతో యజమానే దధాతి సౌమ్యః పర్ణస్య యోనిత్వాయ సాక్షాత్ పవిత్రం దర్భాః ప్రాక్సాయమధిదధాతి ప్రప్రాణాపానయో రూపం తిర్యక్ప్రాతః తద్దర్శస్య రూపం దార్శగ్ఞేతనః అన్నం వై చంద్రమాహ అన్నం ప్రాణాః ఉభయమేవోపై త్యజామిత్వాయ తస్మాదేకం సర్వతః పవతే హుతస్తోకో హుతోర్ధ్వస ఇత్యాహ ప్రతిష్ఠిత్యే అవిషవస్కందాయ నహి హృదగ్ని స్వాహా కృతజ్ఞ స్కందతే దివినా కో నామాగ్నిః తస్య విప్రుషో భాగధేయం అగ్రయే వృగతేనాకాయేత్యాహ నాగమేవాగ్నిం భాగధేయేన సమర్థయతి స్వాహాద్యావా పృథివేభ్యామిత్యాహ యావా పృథివ్యోరేవేన ప్రతిష్టాపయతి పవిత్రవత్యానయతి అపాంచైవోషధీనాం చ రసగుం సగుం సృజతి అథో ఓషధేష్వేవ పశూన్ ప్రతిష్టాపయతి అన్వారభ్యవాజం యచ్చతి యజ్ఞస్య ధృత్యై ధారయన్నాస్తే ధారయంత ఇవహి దుహంతి కామసుక్షయిత్యాహ తదీయస్యై తే ఇమే లోకాః ఇమానేవ లోకాయ యజమానో దుహే అమ్మోమితి నామ గృహ్ణాతి భద్రమేవాసాం కర్మ ఆవిష్కరోతి సా విశ్వాయుస్తా విశ్వవ్యధా సా విశ్వకర్మేత్యాహ ఇయం వే విశ్వాయుః అంతరిక్షం విశ్వవ్యధాః అసో విశ్వకర్మ ఇమానే వేతాభిర్లోకాయ యథా పూర్వం దుహే అథో యథా ప్రధాత్రే పుణ్యమాశాస్తే ఏమేవైనాపస్తౌతి తస్మాత్రాదారిత్యన్నేయమందమానా ఉపస్తమంత పశోన్ దుహంతి బభుభేంద్రాయ దేవేభ్యో హవిర్దివాచం విసృజతే యథా దేవతమేవ ప్రసౌతి దేవ్యస్య చ మార్షస్య చ వ్యావృత్తే త్రిదాహ ప్రషత్యాహిదేవాః అవాజయ్యమోనన్వారభ్యోత్తరాః అపరిమితమేవావరుంధే మృతారుపాత్రేణ దుఃఖ్యాత్ అగ్నివగ్రేదారుపాత్రం యద్దారుపాత్రేణ దుఃఖ్యాత్.